ఉపాధిగతమైనను ఆత్మనిస్సంగమే. యోయం విజ్ఞానమేహ ప్రాణేషు హృది స్ఫురత్ స్వయం జ్యోతిః కూటస్థ సన్నాత్మా కర్తా భోక్తా భవత్యుపాధిస్థః. 191. ప్రాణేషు చమరాదింద్రియముల సమీపమున హృది స్ఫురత్ స్వయం జ్యోతి హృదయమునందు ప్రకాశించుచున్న స్వయం జ్యోతిః స్వరూపమగు యః ఏ అయం ఈ విజ్ఞానమేహ విజ్ఞానమయమైన ఆత్మ. ఆత్మకలదో అది కూటస్థ సంకుటస్థమైనను ఉపాధిస్థ ఉపాధియందున్నదై కర్తాకర్తగాను భోక్తగాను భవతగుచున్నది. ఏం పాషాణ సమీపమునందున్న వృక్షమును పాషాణే వృక్షపాషాణముపై వృక్షము అని చెప్పిన విధమున ప్రాణేషు అనునప్పుడు సామీప్యార్థమున సప్తమి. ప్రాణేషు చక్షురాది సమీపమున ఇట్లు చెప్పుటచే అహం అను ప్రతీతిలో అనేక వస్తువులు విషయమగుచున్నవి. కావున వాటిలో ఆత్మ ఏది అని జనకుడు ప్రశ్నింపగా దానికి ప్రత్యుత్తరముగ చెప్పిన ప్రాణేషు అను పదముచే ప్రాణశబ్ద బోధితమగు ఇంద్రియములు ముఖ్య ప్రాణత్వము ఆత్మకు లేదు అనగా ఇంద్రియములు ముఖ్య ప్రాణము ఆత్మ కాదు అని చెప్పినట్లైనది. ప్రాణసామీప్యము బుద్ధికి కూడా ఉన్నది. దాని వ్యావృత్తి చేయుటకై హృది స్ఫురత్ స్వయం జ్యోత్మి అని చెప్పబడుచున్నది. హృదయ పుండరికావచ్ఛిన్నమగు బుద్ధియందు ప్రకాశించుచున్నదియు ఇతర ప్రకాశ్యము కానిదియు అగు ఏ జ్యోతిస్సు అనగా సర్వావభాసకమగు ఉపాధిగతమైనను ఆత్మ నిస్సంగమే. చైతన్యము కలదో తద్రూపమైన విజ్ఞానమయము కలదో మోక్షము కలుగు వరకును ఈ ఆత్మ బుద్ధి లేకుండా ఉండదు గాన తత్పచురమగు టచే విజ్ఞానమయమని చెప్పబడుచున్నది. లేదా ఇచట మయట్ ప్రత్యయము స్వార్థము కావున విజ్ఞానమయ్య అనగా విజ్ఞానస్వరూపము అని యర్థము. ఇట్టి ఆత్మ కూటస్థ కూటామనగా అయోఘనము ఇనుపదిమ్మ దానివలే నిర్వికారమైనను ఇచట అపి శబ్దమును చేర్చుకొనవలెను. ఉపాధిష్ఠ ఉపాధియందు అనగా జ్ఞానము క్రియేను గల బుద్ధియందు అవిద్యాకల్పితమగు తాదాత్మ్యముతో ఉన్నదే స్ఫటికము భమచే ఎదిగ కనబడినట్లు కరగను భోక్తగను అగుచున్నది. అవ ఈ విషయమునే స్పష్టీకరించుచున్నాడు. స్వయం పరిచ్ఛేదము పేత్య బుద్ధేసి తాదాత్మ్యదోషేణ పరం ముషాత్మనః సర్వాత్మకః సన్నపి వీక్షతే స్వయం స్వతః పృథక్త్వేన మృదో ఘటానివ. 192. ముషాత్మనః అసత్యమైన స్వరూపముగల బుద్ధి యొక్క తాదాత్మ్యదోషేణ పరం తాదాత్మ్యదోషముచేత మాత్రమే స్వయం తాను పరిచ్ఛేదం అల్పత్వమును ఉపేత్య పొంది. ఇదం సర్వం యదయ మాత్మా సర్వం ఖల్విదం బ్రహ్మ ఇత్యాది శృతులననుసరించి తాను సర్వాత్మకుడైనను అల్పత్వమును పొంది తెలివి తక్కువవాడు మూదహ మట్టి కంటే భిన్నములుగా ఘటానివ్వకుండలను వలె అతడు మట్టియే ఉపాదాన కారణముగా కలిగియుండుటచే మట్టి కంటే వేరు కాని కుండలను వేరైన వాటినిగా చూచును. అట్లే సర్వోపాదానమగు తనకంటే భిన్నమైన దేదియు లేకున్నను స్వతః తనకంటే పృథక్త్వేన వేరుగా వీక్షతే చూచున్నాడు. నేను వాడు ఇది నీవు మొదలగు భేదబుద్ధి కలవాడగుచున్నాడని అర్థము. శ్రీవివేక 18.273-274. శ్రీవివేక చూడామణి అవ ఈ విషయమును కూటస్థ సన్ ఆత్మ 191 అను వాక్యమున చెప్పిన నిర్వికారమగు ఆత్మకు సవికారత్వమును దృష్టాంతపూర్వకముగ చెప్పుచున్నాడు. ఉపాధి సంబంధవ సత్పరాత్మాప్యుపాధి ధర్మానను ఖాతి తద్గుణ అయోవికార నవికారివహ్నివత్ సదేకరూపోపి పరః స్వభావత్. 193. అయోవికారాన్ ఇనుమి యొక్క ధర్మములైన దీర్ఘత్వవర్తులత్వాదులను అవికారపహ్నివత్వాస్తవమున అట్టి ధర్మము లేవియులేని అగ్నివలే ఇనుము పొడవుగనున్నచో అగ్ని పొడవుగనున్నదనియు అది వర్తులముగనున్నచో అగ్నివర్తులమనియు లోకమున జనులు భ్రాంతి చెందుదురు. అట్లే సదా ఎల్లప్పుడునూ స్వభావ తన యొక్క సచ్చిదానంద స్వరూపము వలన పరహ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైనను ఈ కారణముచే ఏకరూపోపి వికారశూన్యుడైనను పరాత్మాపి పరమాత్మ కూడా ఉపాధి సంబంధవశాత్ తనచే ప్రకాశ్యమైనదైనను తనకు ఉపాధిగానున్న అవిద్యచే కల్పితమై తాదాత్మ్య సంబంధము వలన ఉపాధి ధర్మాన్ కర్తృత్వము భోక్తృత్వము మొదలైన ఉపాధి ధర్మములను ధ్యాయతీవ లేలాయతీవ అని శృతి చెప్పుచున్నది. బుద్ధి ధ్యానించునప్పుడు ఆత్మకూడా ధ్యానించుచున్నదివలె నుండును పది చలించునప్పుడు చలించుచున్నట్లు ఉండును అని దీని అర్థము. అనుసృత్య అనుసరించి తద్గుణ నేను చేయుచున్నాను, నేను సుఖవంతుడను దోహఖవంతుడను ఇత్యాది విధమున ఉపాధి ధర్మములైన కర్తృత్వాదులు కలవాడు వలె భాతి ప్రకాశించుచున్నాడు. దృష్టాంతముగా చూపబడిన ప్రకాశకమగు వహ్నియు సర్వప్రకాశకమగు దార్ధాంతికమైన అగ్నియు వికారశూన్యములేగాన ఏకరూపములగుట సమానము.